శ్రీమతే రామానుజాయ నమః శ్రీమతే శ్రీ రంగనాథాయ నమః చిదచిత్ పరతత్వానాం తత్వ యాథాత్మ్య వేదినే రామానుజాయ మునయే నమో మమ గరీయసే చిదచిత్ పరతత్వానాం తత్వ యాథాత్మ్య వేదినే రామానుజాయ మునయే నమో మమ గరీయసే స్వాధీన త్రివిధ చేతన అచేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేదం స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేదం క్లేశ కర్మ ఆది అశేష దోష అసంస్పృష్టం క్లేశ కర్మాద్యశేష దోషాసంస్పృష్టం స్వాభావిక అనవధిక అతిశయ జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజ సౌశీల్య వాత్సల్య మార్దవ ఆర్జవ సౌహార్ద సామ్య కారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్యసంకల్ప కృతిత్వ కృతజ్ఞత ఆది అసంఖ్యేయ కళ్యాణ గుణ గణ ఓఘ మహా అర్ణవం స్వాభావికానవధికాతిశయ జ్ఞానబలైశ్వర్య వీర్యశక్తి తేజ సౌశీల్య వాత్సల్యమార్దవార్జవ సౌహార్ద సామ్యకారుణ్యమాధుర్య గాంభీర్య ఔదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్యసంకల్ప కృతిత్వ కృతజ్ఞతాద్యసంఖ్యేయ కళ్యాణ గుణ గణోఘ మహాందవం పరబ్రహ్మభూతం పురుషోత్తమం శ్రీరంగశాయినం అస్మత్స్వామినం శ్రీరంగశాయినం అస్మత్స్వామినం ప్రబుద్ధ నిత్య నియామ్య నిత్య దాస్య ఏక రస ఆత్మ స్వభావః అహం ప్రబుద్ధ నిత్య నియామ్య నిత్య దాస్యైక రసాత్మ స్వభావోహం తత్ ఏక అనుభవః తత్ ఏక ప్రియః పరిపూర్ణం భగవంతం తదేకానుభవస్తదేక ప్రియః పరిపూర్ణం భగవంతం విశదతమ అనుభవేన విశదతమానుభవేన నిరంతరం అనుభూయ నిరంతరమనుభూయ తత్ అనుభవ జనిత అనవధిక అతిశయ ప్రీతి కారిత అశేష అవస్థా ఉచిత అశేష శేషత ఏక రతి రూప నిత్య కింకర భవానీ విశదతమానుభవేన నిరంతరం అనుభూయ తదనుభవజనిత అనవధికాతిశయ ప్రీతికారితాశేషావస్థోచితాశేష శేషతైకరతి రూప నిత్యకింకరో భవానీ స్వాత్మ నిత్య నియామ్య నిత్య దాస్య ఏక రస ఆత్మ స్వభావ అనుసంధాన పూర్వక భగవత్ అనవధిక అతిశయ స్వామి ఆది అఖిల గుణ గణ అనుభవ జనిత అనవధిక అతిశయ ప్రీతి కారిత అశేష அவஸ்தா உச்சித அசேஷ சேஷதா ஏக ரதி ரூப நித்ய கைங்கரிய பிராப்தி உபாய பூத பக்தி ததுபாய சம்யக் ஞான தத்து உபாய சமீச்சீன கிரியா தத்து அனுகுண சாத்விகதா ஆஸ்திக்ய ஆதி சமஸ்த ஆத்ம குண விஹீனஹ ஸ்வாத்ம நித்ய நியாம்ய நித்யதாஸ்யைக ரசாத்ம ஸ்வபாவானுசந்தான பூர்வக பகவதனவதிகாதிசய சுவாமியாத்யகில குணகணானுபவ ஜனித அனவதிகாதிசய பிரீதிகாரிதாசேஷாவஸ்தோசிதாசேஷ சேஷதைக ரதிரூப நித்ய கைங்கர்ய பிராப்துபாய பூத பக்தி ததுபாய சம்யக் ஞான ததுபாய சமீச்சீன க்ரியா ததனுகுண சாஸ்திகதாஸ்திக்யாதி சமஸ்தாத்ம குணவிஹீனஹ துருத்தர அனந்த தது விபர்யய ஞான க்ரியா அனு குண அநாதி பாப வாசனா மகா அர்ணவ அந்த நிமக்னஹ துருத்தரானந்த தத்விபர்யய ஞான கிரியானுகுணாநாதி பாபவாசனா மகார்ணவாந்தர் நிமக்னக தில தைலவத்து தாரு வன்னிவத்து துர்விவேச்ச த்ரிகுண க்ஷண க்ஷரண ஸ்வபாவ அச்சேதன பிரகிருதி வியாப்தி ரூப துரத்யய பகவத் மாயா திரோஹித ஸ்வப்ரகாசக திலதைலவத் தாருவன்னிவத் துர்விவேச த்ரிகுணக்ஷணச்சரணஸ்வபாவ அச்சேதன பிரகிருதி வியாப்தி ரூப துரத்யய பகவன் மாயாதிரோஹித ஸ்வப்ரகாசக அநாத்ய வித்யா சஞ்சித அனந்த அசக்ய விஸ்ரம்சன கர்ம பாச பிரக்ரதித அநாதி அவித்யா சஞ்சித அனந்த அசக்ய விஸ்ரம்சன கர்ம பாச பிரக்ரதித அநாகத அனந்த கால சமீக்ஷயாபி அதிருஷ்ட சந்தார உபாயக அநாகதானந்த கால சமீக்ஷயாபி அதிருஷ்ட சந்தாரோபாயக நிகில ஜந்து ஜாத சரண்ய நிகில ஜந்து ஜாத சரண்ய ஸ்ரீமன் நாராயண தவ சரண அரவிந்தயுகளம் சரணமகம் பிரபத்யே தவ சரணாரவிந்தயுகளம் சரணமகம் பிரபத்யே அவஸ்தித்ய அபி அர்த்தித்த மாத்ரேண பரம காருணிக பகவான் ஏவமவஸ்தித்யாப்யர்த்தித்த மாத்ரேண பரமகாருணிகோ பகவான் ஸ்வ அனுபவ பிரீத்யா உபநீத ஏகாந்திக ஆத்யந்திக நித்ய கைங்கர்ய ஏக ரதி ரூப நித்ய தாஸ்யம் தாஸ்யதி இதி விஸ்வாஸ பூர்வகம் பகவந்தம் நித்ய கிங்கரதாம் பிரார்த்தயே ஏவம் அவஸ்தித்யாப்யர்த்தித்த மாத்ரேண பரமகாருணிகோ பகவான் ஸ்வானுபவ பிரீத்யோபநீதைகாந்திகாத்யந்திக நித்ய கைங்கர்ய ஏகரதி ரூப నిత్యదాస్యం దాస్యతీతి విశ్వాసపూర్వకం భగవంతం నిత్యకింకరతాం ప్రార్థయే. తవ అనుభూతి సంభూత ప్రీతి కారిత దాసతాం దేహి మే కృపయా నాథ నజానే గతిం అన్యథా. తవానుభూతి సంభూత ప్రీతికారిత దాసతాం దేహి మే కృపయా నాథ నజానే గతిం అన్యథా. సర్వ అవస్థా ఉచిత అశేష శేషత ఏక రతిహి తవ. సర్వావస్థోచితాశేష శేషతైకరతిస్తవ భవేయం పుండరీకాక్ష త్వం ఏవ ఏవం కురుష్వ మాం. భవేయం పుండరీకాక్ష త్వమేవైవం కురుష్వ మాం. ఏవం భూత తత్వ యాథాత్మ్య అవబోధ తత్ ఇచ్ఛా రహితస్య అపి ఏతత్ ఉచ్చారణ మాత్ర అవలంబనేన ఉచ్యమాన అర్థ పరమ అర్థ నిష్టం మే మనః త్వం ఏవ అద్య ఏవ కారయ. ఏవం భూత తత్వ యాథాత్మ్యావబోధ తదిచ్ఛారహితస్యాపి ఏతదుచ్చారణ మాత్రావలంబనేన ఉచ్యమానార్థ పరమార్థనిష్టం మే మనస్త్వమేవాద్యైవ కారయ. అపార కరుణా అంబుధే అపార కరుణా అంబుధే అనాలోచిత విశేష అశేష లోక శరణ్య. అనాలోచిత విశేషాశేష లోక శరణ్య ప్రణత ఆర్తి హర ప్రణతార్తి హర ఆశ్రిత వాత్సల్య ఏక మహా ఉదధే. ఆశ్రిత వాత్సల్యైక మహోదధే. అనవరత విదిత నిఖిల భూత జాత యాథాత్మ్య. అనవరత విదిత నిఖిల భూత జాత యాథాత్మ్య సత్యకామ సత్య సంకల్ప ఆపత్ సఖ ఆపత్ సఖ కాకుస్థ శ్రీమన్ నారాయణ శ్రీమన్ నారాయణ. పురుష ఉత్తమ పురుషోత్తమ శ్రీరంగనాథ మమ నాథ నమః అస్తుతే. అపార కరుణాంబుధే అనాలోచిత విశేషాశేష లోక శరణ్య ప్రణతార్తిహర ఆశ్రిత వాత్సల్యైక మహోదధే. అనవరత విదిత నిఖిల భూత జాత యాథాత్మ్య సత్యకామ సత్య సంకల్ప ఆపత్సఖ కాకుస్థ శ్రీమన్ నారాయణ పురుషోత్తమ శ్రీరంగనాథ మమ నాథ నమోస్తుతే. శ్రీమతే శ్రీరంగనాథాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గురుభ్యో నమః.